శాఖాయాం ఆగ్నేయం పర్వ ప్రారంభ. ఓం భూర్భువస్వాతర్వేణ్యం భర్గోదేవస్య ధీమహి ధీయాయ ప్రచోదయాత్. Bye. Yeah. యేషు ప్రభవ నాయదాయ Yeah. Ah! Ah.

వాస్పాదాయ వాయ ఆ Oh, God.